ముప్పే స్పందత్రయము. రామ, చెప్పిందే మళ్లీ చెబుతున్నాననుకోకు. లోకంలో అందరూ కూడా విధి అని దేన్ని అంటున్నారో, ఇది వాళ్లు వాళ్లు చేసుకున్న పూర్వకర్మ తప్పితే మరొకటి కాదు. ఆ ఉద్దేశ్యంతోనే మేము విధి అనే పదాన్ని ప్రయోగిస్తున్నామండి అని ఎవరైనా అనేటట్లయితే మాకేమీ విరోధం లేదు. అలాంటి విధిని మేం కాదనం, తిట్టం. లోకంలో సామాన్యులంతా చెప్పుకునే విధినే నను ఇందాకటి నుంచి తిడుతున్నాను. ఎందుకంటే అలాంటి లేనిపోని విధిని నమ్మి పాపం వాళ్లు చెడిపోయారు. కనుక రామ, నువ్వు అలాంటి భ్రాంతిలో పడి నీ పురుషకారం మానబోకు. రామ, పురుషప్రయత్నం అంటే ఏమిటో నీవు బాగా అర్థం చేసుకోవాలి. ఇది బాగా గ్రహించు. ప్రయత్నం అంటే కదలిక, దానికే మరో పేరు స్పందము. ఈ కదలిక మూడు రకాలు. సంవిత్ స్పందో మనస్పందః ఐంద్రియ స్పందయేవచ ఏతాని పురుషార్థస్య రూపాణేభ్యః ఫలోదయః ముడోట్వ్య డొట్ ప్రడొట్ సడొట్ ఏడు స్లో 4.1 సంవిత్ స్పందము, 2 మానస స్పందము, 3 ఇంద్రియ స్పందము అని కదలిక మూడు రకాలు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఒకడు ఒక పని చేశాడంటే ఆ పనికి వెనకాల వాడి కృషి ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. ప్రయత్నం అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇటూ అటూ కదలటమే గదా. దీనినే నేను ఇంద్రియ స్పందము అంటున్నాను. ఇంద్రియాలను కదల్చటం అంటే ఇష్టం వచ్చినట్లు గంతులు వేయటం కాదుగదా. తను అనుకున్న పని జరిగేటట్లు ఇంద్రియాలు కదలాలి. ఒక చిత్రకారుడు మంచి చిత్రం గీయాలి అనుకున్నాడనుకోండి. అతడు ఏ చిత్రం గీయాలనుకున్నాడో దానికి అనుగుణంగా వాడి ఇంద్రియాలు కదలాలి. అంటే ఈ ఇంద్రియాల కదలికకు వెనకాల ఒక కోరిక ఉందన్నమాట. కోరికంటే ఏమిటి? ఈ వస్తువు నాకు కావాలి, ఈ పని నాకు కావాలి అనే ఆలోచనే కదా కోరికంటే. కనుక కోరిక అంటే మనస్సులో కదలిక. దీనినే నేను మానసిక స్పందము అంటున్నాను. ప్రపంచంలో ఎవడికైనా దేనివల్ల కోరి పుడుతుంది? నాకు ఫలానా వస్తువు వల్ల లేక ఫలానా పని వల్ల సుఖం కలుగుతుంది అనే జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం వల్ల వాడికి ఆ వస్తువు మీద కోరిక పుడుతుంది. ప్రపంచంలో అనేక రకాల జ్ఞానాలు ఉండగా వీడికి ఈ క్షణంలో ఈ జ్ఞానం బయటకు వచ్చిందన్నమాట. ఆయసర్ 39, ఫలానా వస్తువు నాకు అనుకూలిస్తుందనే జ్ఞానం ఇప్పుడు కలిగిందన్నమాట. ఇది వాడికున్న జ్ఞానాల్లో ఒక కదలిక. అందుకే నేను దీన్ని సంవిత్ స్పందం అన్నాను. సంవిత్ అంటే జ్ఞానము, సంవిత్ స్పందమంటే జ్ఞానంలో కదలిక. ఒక క్రియ వెనకాల ప్రయత్నం, దాని వెనకాల ఒక కోరిక, దాని వెనకాల ఒక జ్ఞానం, ఇవి ఉండి తీరుతాయి. అలా ఉంటేనే చివరికి ప్రత్యక్షమైన క్రియ ఏర్పడుతుంది. ఈ చెప్పుకోవడంలో వెనక్కి వెనక్కి వెళ్ళి చెప్పుకున్నాం. నిజంగా అవి ఉండే వరుస మాత్రం మొదట జ్ఞానం, తరువాత ఇచ్ఛ, తరువాత ప్రయత్నం, తరువాత క్రియ. వీటినే శాస్త్రజ్ఞులు జ్ఞాన, ఇచ్ఛ, ప్రయత్న క్రియలు అని పిలుస్తారు. నేను వీటినే సంవిత్, మానసిక, ఇంద్రియ స్పందాలని, వీటి ఫలితాన్ని క్రియ అని పిలుస్తున్నాను. ఇలా ప్రతిదానికీ స్పందము అని పేరెందుకు పెట్టానంటే, ప్రపంచంలో ఏ పనైనా సరే దాని యొక్క అసలు స్వరూపం స్పందమే. ఎంత లోతుగా వెళ్లి ఆలోచించినా అన్ని చోట్ల స్పందమే ఉంది. సోమరితనం ఉన్న చోట స్పందం ఉండదు. కనుక ప్రతి సాధకుడు సోమరితనాన్ని వదిలి ఈ స్పందాన్ని ఆశ్రయించాలి. ఈ మాట స్పష్టం కావటం కోసమే నేనీ పేర్లు పెట్టాను. లౌకిక ఫలితాలు కావాలన్నా ఈ స్పందమే కావాలి. పారలౌకిక ఫలితాలు కావాలన్నా ఈ స్పందమే కావాలి. కనుక పురుషకారం అనేదాని యొక్క మూలరూపం ఈ స్పందమే. సోమరితనం దీనికి పరమ విరోధి. కనుక రామ, నువ్వు సోమరితనాన్ని పరిత్యజించి దేహానికి ఆధులు, వ్యాధులు లేకుండా చూసుకో. అలా దేహాన్ని సరిగ్గా పెట్టుకొని ఇక నీ చిత్తాన్ని ఆత్మతత్వం మీద ఏకాగ్రం చెయ్యి. ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన పురుష ప్రయత్నం ఇదే. ప్రపంచంలో ఎప్పుడైనా సరే పని ఎంత బాగా చేస్తే ఫలితం అంత బాగా ఉంటుంది. దానికి తిరుగు లేదు. బృహస్పతి దేవతలకు గురువయ్యాడంటే ఎట్లా అయ్యాడు? తన ప్రయత్నబలం వల్లే అయ్యాడు. ఒకనొక జీవి ఇంద్రుడయ్యాడంటే ఎట్లా అయ్యాడు? తన ప్రయత్న బలం వల్లే అయ్యాడు. మన కళ్ళ ఎదురుగుండా కనిపించే ప్రపంచాన్నే చూడు. కొంతమంది కేవలం ముష్టివాళ్లుగా జీవితం ప్రారంభించి ఆ జీవితంలోనే కోటీశ్వరులవుతున్నారు. అలాంటివాళ్లు ఎంత కష్టపడి ఆలోచిస్తారో, పనిచేస్తారో అర్థం చేసుకో. దీనికి భిన్నంగా కొంతమంది కోటీశ్వరులుగా పుట్టి ఆస్తంతా తగలేసుకొని చివరికి ముష్టివాళ్లుగా మారుతున్నారు. వీళ్లెంత సోమరిపోతులుగా ఉంటున్నారో చూసుకో. దీన్ని బట్టి పురుష ప్రయత్నం ఎంత ముఖ్యమో అర్థం చేసుకో రామ. ఇక పురుష ప్రయత్నం ఫలించే తీరు అర్థం కావడం కోసం దాన్ని మరింత విశ్లేషణ చేస్తాను, విను. శాస్త్రతో గురుతశ్చైవ స్వతశ్చేతి త్రిసిద్ధే హ ఆయ్ సర్వత్ర పురుషార్థస్య న దైవస్య కదాచన. 3.v.pr.sa.7 slow.11. పురుష ప్రయత్నం ఒకప్పుడు శాస్త్రాల వల్ల ఫలిస్తుంది, మరొకప్పుడు గురువుల అనుగ్రహబలం వల్ల ఫలిస్తుంది, కొన్నిసార్లు అది స్వయంగానే ఫలిస్తుంది. ఇలా దాని ప్రవృత్తి మూడు రకాలుగా ఉంటుంది. దైవం అనే దానికి ఫలితమే లేదు. ఒకప్పుడు మానవుడి చిత్తం చెడు పనుల మీదికి ప్రవేశిస్తూ ఉంటుంది, అప్పుడు శాస్త్రజ్ఞానం వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. వాడు చదువుకున్న శాస్త్రాలలోని వాక్యాలను గుర్తు తెచ్చుకొని తన దురభ్యాసాల వల్ల రాబోయే కష్టాలను గ్రహించుకొని పట్టి బలవంతాన తన మనస్సును మంచి మార్గంలోకి త్రిప్పుకొంటాడు. ఆల్సర్వ్ 40. శాస్త్రాల వల్ల పురుష ప్రయత్నం ఫలించే తీరు ఇదే. శాస్త్రాలలో అనేక విషయాలుంటాయి. వాటిలో ఏది ఉత్తమమో, ఏది నీకు మిక్కిలి అనుకూలమో, నీకు లక్ష్యాన్ని సాధించుకునేందుకు ఏది సులువైన మార్గమో, ఈ కిటుకులను బోధించేవారే గురువులు. వారు చెప్పినట్లు నీ ప్రయత్నం సాగిస్తే ఫలితం త్వరగా మరింత పుష్టిగా లభిస్తుంది. పురుషకారం గురువుల ద్వారా ఫలించే విధానం ఇదే. శాస్త్రాలు గురువులు ఎన్ని చెప్పినా చెప్పింది చెప్పినట్టు కష్టపడి ఆచరించవలసినవాడివి నువ్వే. నువ్వెంత చురుగ్గా పనిచేస్తే ఫలితం అంత చురుగ్గా వస్తుంది. పురుషకారం స్వయంగా ఫలించే విధానం ఇదే. రామ, నేనీ పురుషకారాన్నే నమ్మి నాకు కావలసిన ఫలితాలను పొందాను, అంతేగాని విధి బలం వల్ల నేను ఒక్కటి కూడా పొందలేదు.